72 బ్రహ్మజ్ఞానానికి చేసే పూజ సకల కామప్రదం. ఇది ఇలా జరుగుతూ ఉండగా ప్రజలకు కొన్ని వింత అనుభవాలు కలుగుతూ వచ్చాయి. ఒకటి, కర్కటి రాక్షసి వచ్చి వెళ్లినప్పుడల్లా ఆ రాజ్యంలో పిశాచ బాధలన్నీ ఎగిరిపోతూ ఉండేవి. రెండు, ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ ఆశీస్సులు పొందినవారికి రోగాలు తగ్గేవి. మూడు, ఏ నేరగాళ్లను ఆవిడ ఆరగిస్తూ ఉండేదో వాళ్లకు ఉత్తమగతి కలగడం వల్ల ఆ నేరగాళ్ల వంశంలో ఉత్తమ జీవులు జన్మిస్తూ ఉండేవారు. నాలుగు, ఈవిడ వచ్చి వెళ్లే రాజ్యంలో ప్రకృతి వైపరీత్యాలు తలెత్తేవి కావు. ఇలాంటి అనుభవాల వల్ల మెల్లిగా కర్కటి కథ ఇతర రాజ్యాలకు కూడా వ్యాపించింది. దాంతో ఆ రాజులు కూడా కర్కటి రాక్షసిని తమ తమ రాజ్యాలకు ఆహ్వానించి తమ తమ నేరగాళ్లను ఆ మహాతల్లికి నైవేద్యంగా పెట్టసాగారు. దీనితో కర్కటి కీర్తి విస్తరించింది. గాని ఆవిడకు ఆకలి తక్కువైపోయి, సమాధులు ఎక్కువైపోయి ఆవిడ రాజ్యాలకు రావడమే తగ్గిపోయింది. దాంతో ప్రజలకు వ్యాధులు, ప్రకృతి ఉపద్రవాలు పెరిగిపోయాయి. క్రమంగా ప్రజలే దీనికి ఉపాయం కనిపెట్టారు. ఆయసర్ 110, ఆవిడ తమ రాజ్యాలకు రావడం ఆలస్యమైతే ప్రజలే ఆవిడ ఉండే గుహ దగ్గరకు వెళ్లి ఆ గుహ వాకిట్లోనే కూర్చొని అక్కడే కర్కటి పూజలు చేసేవారు. అందువల్ల ఈ పూజలకు కందరా పూజలు అనే పేరు వచ్చింది. కందరా అంటే గుహ. ఆ పూజ వల్ల ప్రజల ఉపద్రవాలన్నీ శాంతిస్తూ ఉండేవి. క్రమంగా ప్రజలు మరో అడుగు ముందుకు వేశారు. వాళ్లకు ఉత్పాతాలు మరీ పెరిగినప్పుడు ఇళ్లల్లోనే కర్కటి విగ్రహాలు పెట్టుకుని పూజలు చేసేవారు. దీనికి సత్ఫలితాలే వచ్చాయి. ఈ పూజలను కందరా పూజలనే పిలిచారు. క్రమంగా ఆ దేవత పేరే కందరాదేవిగా మారిపోయింది. క్రమంగా కర్కటిదేవి పేరు కందరాదేవిగా మారిపోయేసరికి కందరా అంటే అర్థమేమటనే విచారణ మొదలైంది. గుహలో ఉండే దేవి కనుక కందరాదేవి అని కొందరు అర్థం చెబితే, మరికొందరు పండితులు దుష్టుల తలలను చీల్చే దేవి కం దారేతీతి కంద్రా అని నిర్వచనాలు చెప్పారు. కర్కటికి కొత్త పేర్లు అక్కడితో ఆగలేదు. కొందరు ఆమెను మంగళాదేవి అన్నారు. మంగళాలను కలిగిస్తుంది కనుక ఆమెను మంగళ అన్నారు. మరికొందరు ఆమెను అమంగళాదేవి అన్నారు. ఆమె పాపులను హింసిస్తూ ఉంటుంది కనుక హింస అమంగళం కనుక ఆమె అమంగళాదేవి అని వాళ్లు వ్యాఖ్యానించారు. క్రమంగా ఏ గ్రామంలో కందరాదేవి పూజలు జరగటం లేదో ఆ గ్రామంలో ప్రజలకు పీడలు పెరిగిపోతున్నాయనే వార్త నాలుగు ప్రక్కలా వ్యాపించింది. దాంతో ఊరూరా కందరాదేవి దేవాలయాలే వెలసాయి. అదేమి విచిత్రమో, ఆ దేవాలయాల్లో పూజలు చేసిన కొద్దీ ఆ ప్రాంతాలకు సకల సంపదలు పెరుగుతూ ఉండేవి. ఈ కథంతా చెప్పి చివరికి వశిష్ఠుడు శ్రీరాముడితో ఇలా అన్నాడు, రామ, నేను నీకు కల్పిత కథ చెప్పలేదు. కిరాతరాజ్యంలో కర్కటి విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయి. బ్రహ్మజ్ఞాని అయిన కర్కటి రాక్షసి ఆ విధంగా కిరాత గ్రామదేవతగా మారింది. తెలిసి చేసినా తెలియక చేసినా బ్రహ్మవేత్తలకు చేసే పూజ సత్ఫలితాలను ఇవ్వక మానదు. బ్రహ్మవేత్త సాక్షాత్తుగా బ్రహ్మస్వరూపుడు కనుక ఆయనకు చేసే పూజ వల్ల కోరిన కోరికలన్నీ సిద్ధించటంలో ఆశ్చర్యం లేదు. ఇంతకు రామ, నేను నీకు ఈ కర్కటి కథను ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఈ జగత్తుకు ఈ రూపం ఎలా వచ్చింది అనే ప్రశ్నను గురించి చర్చించే సందర్భంలో ఈ కథ గుర్తుకు వచ్చింది. గమనిక లీలోపాఖ్యానం తరువాత వశిష్ఠుడికి రాముడికి మధ్య పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చ చివరిలో శ్రీరాముడు ఈ కనిపించేదంతా కల్పనే అయినప్పుడు, బ్రహ్మకు అజ్ఞాన స్పర్శే లేనప్పుడు, జీవుడు బ్రహ్మ ఒక్కడే అయినప్పుడు ఇంకా మోక్షం కోసం ప్రయత్నమేమిటి, ఆత్మవిచారణమేమిటి అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా వ్యవహార కల్పిత బంధమోక్ష వ్యవస్థ వివరణ రూపంగా వశిష్ఠమహర్షి ఈ సూచికోపాఖ్యానాన్ని మొదలుపెట్టాడు. ఈ విషయాన్నే వశిష్ఠమహర్షి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు, రామ, ఈ కర్కటి కథలో కర్కటికి సూది ఆకారం ఎలా వచ్చింది, మళ్లీ కొండంత ఆకారం ఎలా వచ్చింది, ఈ ఆకారాలు కర్కటి కంటే భిన్నాలా అభిన్నాలా? రెండూ కాదు. కర్కటి యొక్క సంకల్పమే ఆయా ఆకారాలుగా మారింది. అలాగే జీవుల సంకల్పాలే ఈ లోకాలుగా పుడుతున్నాయి. కాలత్రయ సృష్టిలు, లోకత్రయ సృష్టిలు అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. సముద్రంలోని అలలు సముద్రం కంటే భిన్నాలు కావు, అభిన్నాలు కావు. అలాగే ఈ లోకాలన్నీ పరబ్రహ్మము కంటే భిన్నాలు కావు, అభిన్నాలు కావు. ఆయ్ సర్వ్ 111.